నాలుగవది శిల్పి. దేవతల్లో కాక తన శక్తి సామర్థ్యాల్లోనూ మతాన్ని చూడగలడం మానవుడు ఎప్పుడు నేర్చుకుంటాడో అప్పుడు ఆయన తన గొప్పవాడిని, తన గొప్పతనంలోనే తన ఆనందం ఇమిడి ఉంటుందని తెలుసుకుంటాడు. తనే రాసిన తన జీవిత వ్రాత ప్రతి ఒక్క అధ్యాయాన్ని విలక్షిస్తున్నప్పుడు తను ఎవరో ఆయన తెలుసుకుంటాడు. నీ జీవన శిల్పివి నీవే. నీ జీవన విధానాన్ని నువ్వే రూపొందించుకుంటావు. నీ వైఖరిని నువ్వే తీర్చిదిద్దుకుంటావు. సరి అయిన వైఖరి లేకపోతే నిర్మాణ క్రమం అంతా ఊగిసలాడుతూ ఉండిపోతుంది. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో నీ అంతరంగాన్ని నువ్వు పరిశీలించడం మొదలు పెడతావు. నీ దృష్టిని ఎప్పుడు నీవు అంతర్గతంగా చూసుకోవడంలో మొదలు పెడతావో అప్పుడు స్వీయ మార్పు యొక్క ప్రక్రియ మొదలవుతుంది. దానితో చైతన్యం యొక్క ఎన్నో స్థాయిల గురించి నువ్వు గ్రహిస్తావు. నిన్ను నువ్వు తెలుసుకునే శక్తి నీలోనే ఉందని తెలుసుకుంటావు. ఈ అనుభవం నీకు సంతృప్తినిచ్చే ఒక మూలంగా తయారవుతుంది. గతంలో ఋషులు ఈ విషయాన్ని అనుభవించి ఆ అనుభవాలను గ్రంథస్థం చేశారు. దురదృష్టవశాత్తు ఈ కాలపు మానవులు ఋషుల యొక్క విజ్ఞానం నుండి ఎలా లాభం పొందాలో తెలుసుకోలేకపోతున్నారు. అందువల్ల మానవులు ఆనందం కోసం బాహ్య ప్రపంచంలోనే తారసలాడుతున్నారు. నువ్వు జీవిత ప్రయాణాన్ని అధ్యయనం చేసినప్పుడు నిన్ను నీవు తెలుసుకోవడం మొదలు పెడుతూ జీవితాన్ని, దాని అవసరాలను అనుభవిస్తున్నప్పుడు జీవితం అంతా మార్పులతోనూ చేర్పులతోనూ నిండి ఉంటుందని నువ్వు తెలుసుకుంటావు. క్షణం క్షణం జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకో. భవిష్యత్తు గురించి విచారించకు. వర్తమానం గురించి నువ్వు జాగ్రత్త పడితే భవిష్యత్తు నీ అందుబాటులో ఉంటుంది. ఏదో ఒకనాడు నీ జీవిత శిల్పి నువ్వే అని తెలుసుకుంటావు.